మాపై నదిగిరావా. పరిశుద్ధాత్మా మాపై నది గిరావా, మాపై నది గిరావా. సృష్టికి మును అభిషేకించిన ఆత్మ దిగిరావా, సౌలు రాజును అభిషేకించిన ఆత్మ దిగిరావా. అభిషేకించిన ఆత్మ దిగిరావా, దావీదు రాజును అభిషేకించిన ఆత్మ దిగిరావా. ప్రవక్తలందరినీ అభిషేకించిన ఆత్మ దిగిరావా, ప్రవక్తలందరినీ అభిషేకించిన ఆత్మ దిగిరావా. ఫలింపచేసిన ఆత్మ దిగిరావా, మరియ గర్భమును ఫలింపచేసిన ఆత్మ దిగిరావా. అభిషేకించిన ఆత్మ దిగిరావా, నదిలో యేసు అభిషేకించిన ఆత్మ దిగిరావా. అభిషేకించిన ఆత్మ దిగిరావా, శిష్యులందరిని అభిషేకించిన ఆత్మ దిగిరావా.